శ్రీ సీతా సమేత శ్రీరామన్ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం: అరటిపండ్లు, కొబ్బరికాయ, పటిక బెల్లం మొదలగునవి. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రజోదయాత్ అని పదార్థాలపై స్వల్పంగా నీరు చిలకరించి ఓం శ్రీ సీతా సమేత శ్రీరామన్ నమః నారికేళ శకల కదళీఫల గుడశకలాదిన్ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, నీరాజనం సమర్పయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అంజలి ఘటించుచు ఈ క్రింద స్తోత్రములు ధ్యానము చేయవలెను. ఆంజనేయ ధ్యానం: గోష్పదీకృత వారాసిం, మసకీకృత రాక్షసం, రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం, కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవహినిం జనకాత్మజాయా, ఆదాయ తేనైవ దదాహలంకాం, నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుమూల వాసినిం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయుధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. నాదబిందు కళాతీతం, ఉత్పత్తిస్థితివర్జితం, సాక్షాదీశ్వర సద్రూపం హనుమంతం భజామ్యహం. సర్వారిష్ట నివారకం, శుభకరం పింగాక్షమక్షాపహం, సీతాన్వేషణ తత్పరం కపివరం, కోటిందు సూర్యప్రభం, లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం, దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. యస్య స్మృత్యా చ నామోక్త్యా తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే కపీశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమీరజ యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే. అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆంజనేయ దేవతా సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ ఫలం సర్వం శ్రీ ఆంజనేయ దేవతార్పణమస్తు. శ్రీ ఆంజనేయ స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి. పూజానంతరం స్వామివారి కథాశ్రవణ మననాదులు చేయవలను. మంగళం: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. కరుణారస పూర్ణాయ ఫలాపూప ప్రియాయ చ మాణిక్యహార కంఠాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సూక్తం: శ్రీమాన్ సర్వలక్ష్మణ సంపన్నో జయప్రదః సర్వాభరణభూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢ కేసరీ ప్రియనందనో వాయుతనూజో యదేచ్ఛం పంపాతీర విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రాకారాంక్షిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాప విమోచనో హేమవర్ణో నానారత్న ఖచిత మమూల్యతరాం మేఖలాంచ స్వర్ణోపవీతం కౌసేయ వస్త్రంచ బిభ్రాణం సనాతనో మహాబల అప్రమేయ ప్రతాపశాలి రజితవర్ణ శుద్ధస్ఫటిక సంకాశః పంచవదనః పంచదశనేత్ర సకల దివ్యాస్త్రధారీ శ్రీ సువర్చలారమణో మహేంద్రాధ్యష్ట దిక్పాలక త్రయం శ్రీం సద్గీర్వాణ మునిగణ గంధర్వ యక్షకిన్నర పన్నగాసుర పూజిత పాద పద్మయుగళ నానావర్ణ కామరూపః కామచారి యోగిధ్యేయ శ్రీ హనుమాన్ ఆంజనేయ విరాట్రూప విశ్వాత్మా పవననందన పార్వతీపుత్ర ఈశ్వరతనూజ సకల మనోరథాన్నో దదాతు. ఈ సూక్తము పలుమార్లు పఠింపదగినది. ఆంజనేయుని ద్వాదశ నామావళి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణసఖ పింగాక్షో మితవిక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ ద్వాదశ నామావళిని పరుండునప్పుడును ప్రయాణ సమయమునను పఠించుట వలన మృత్యుభయముండదు, విజయప్రాప్తి కలుగును. హనుమంతుని ప్రాతస్మరణాష్టకం. మంత్రానుష్ఠానములు కఠిన నియమావలంబనలు ఆచరించుటకు అందరికీ శక్తి లేకున్నను స్తోత్రమననాదులచే హనుమన్ వీరుని కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులకు అవకాశము కలదు. ఆ దృష్టితోనే ఈ ప్రాతస్మరణము తదితర స్తోత్రములు ఇచట నీయబడినవి. వేకువ ఝామునే లేచి పఠింపదగిన శ్లోకాష్టకమిది. వీక్షే కదాహం తరుణార్క సన్నిభం దయామృతార్ద్రారుణ పంకజేక్షణం ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం చిరత్నం రత్నాంచిత గండలోజ్వలం. కదాహమాద దుపయాంతమద్భుత ప్రభావమీశం జగతాం కపిప్రభుం సమీక్షవేగ ధభిగమ్య సంస్తువన్ జగామహర్షత్ ప్రపతన్ పదాబ్జయౌ. కదాంజనాసూను పదాంబుజద్వయం కఠోర సంసార భయప్రశామకం కరద్వయేన ప్రతిగృహ్య సాదరో మదీయమూర్ధానమలంకరోమ్యహం. కదాలుఠంతం స్వపదాబ్జయోర్ముద హఠాత్ సముద్దాప్య హరీంద్రనాయక మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభం నిదాయమాభీరీతి వీక్షతే విభు. ప్రదీప్తకార్త స్వశైలభాస్వరం ప్రభూతరక్షో గణదర్పశిక్షితం వపుక్క దాలింగ్య వరప్రదం సతాం సువచ్చలేశస్య సుఖీ భవామ్యహం. ధన్యోవాచ కపివర గుణస్తోత్రపూత కవీనాం. ధన్యో జంతుర్జగతి హనుమత్పాదపూజ ప్రవీణ. ధన్యావాసస్సతత హనుమత్పాదముద్రాభిరామ. ధన్యం లోకే కపికులమభూదాంజనే యావతారాత్. జంతూనామతి దుర్లభం మనుజత తత్రాపి భూదేవత. బ్రహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా ప్రజ్ఞాతతో దుర్లభ. తత్రాప్యుక్త దేవత విషయిణి భక్తిర్భవోద్భేదిని. దుర్లభ్యాసుతరాం తదాపి హనుమత్పదారవిందేరతిః. అహం హనుమత్పదవాచ్య దైవం భజామి సానంద మనోవిహంగం. తదన్యదైవం న కదాపి దేవం ब्रह्मादि भूयोपि न फालनेत्रम् यश्चाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय मानवः पठे धनन्य भक्त्या सर्वान् कामान् वाप्नुयात्।